చెలిపాడుదును తికమకలో ఈ మకతికలో తోటలను పొగమాటులను తెరసాటులలో ఆడు నడయాడు పొన్నల్లో నెమలిల తరువాలే పార్కుల్లో ప్రణయాలే పాటల్లో నీ చూపులే నిట్టూర్పులై నా చూపులే ఓదార్పులై కలో ఈ మకతికలో